శ్రీరామ. ఈరోజు రాంపల్లి గోపీశర్మ గారు క్రికెట్ మ్యాచ్ గెలుస్తుందా లేదా అని అడిగారు. దానికి కేపీ నెంబర్ 127 ఇచ్చారు. దాని ప్రకారం 29/1/2017 రాత్రి 9:33 చార్ట్ ప్రిపేర్ చేస్తే లగ్నం తులాలగ్నం వచ్చింది. 127 నెంబర్కి తులాలగ్నం వస్తుంది. లగ్న సబ్లార్డ్ వీనస్ అయ్యాడు. వీనస్ ఇస్ ద లార్డ్ ఆఫ్ 1 & 8 ప్లేస్డ్ ఇన్ 5th ఇన్ ఆర్బ్ ఆఫ్ 6th. అంటే లగ్నానికి సబ్లార్డే ఏదైనా నిర్ణయిస్తాడు. లగ్నానికి సబ్లార్డ్ శుక్రుడు అయ్యాడు. శుక్రుడు లగ్నానికి అష్టమానికి అధిపతి అయ్యి పంచమంలో పడ్డాడు. ఇక్కడ చూడ్డానికి 6లో ఉన్నట్టు కనిపిస్తున్న పంచమ డిగ్రీలో పడ్డాడు. కానీ 6వ స్ఫుటానికి 2 డిగ్రీలు తేడాలో పడ్డాడు. కాబట్టి ఎక్కువ 6వ భావ ఫలితాన్ని ఇస్తాడు. 6వ స్ఫుటానికి శుక్రుడికి 2 డిగ్రీలు మాత్రమే తేడా ఉంది. కాబట్టి దాదాపు మనం ఒకవేళ తిరుపతిలో బయలుదేరామండి, రాత్రి బయలుదేరాము, ఉదయానికి దాదాపు ఉదయం తెల్లారుతోంది, హైదరాబాద్ దాకా వచ్చేస్తున్నాం, ఎవరైనా ఫోన్ చేస్తారు ఎక్కడ ఉన్నామంటే హైదరాబాద్లో ఉన్నాం అంటాం. దాదాపు 50 కిలోమీటర్లు ఉన్నా కూడా హైదరాబాద్లో ఉన్నామనే చెప్తాం. మన మనస్సంతా కూడా ఇంటి హైదరాబాద్లో ఉన్నట్టుగానే భావిస్తుంది. అలాగే ఇక్కడ కూడా భావస్ఫుటానికి కొద్దిగా వెనకాల ఉన్నప్పటికీ ఆర్బ్ అంటే 3 డిగ్రీలు తేడాలో ఉంటే కనుక 5వ భావంలో ఉన్నప్పటికీ 6వ భావ ఫలితాన్ని ఇస్తుంది అంటారు. సరే, అలాగా ఆర్బులో ఉంది కాబట్టి ఇక్కడ లగ్నం రావడం 6 రావడం గెలుపుకి కారణం. 6 అంటే మనకు 6 అంటే ఎదుటి వ్యక్తి అంటే సప్తమం. ఇప్పుడు లగ్నం అంటే అడిగినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటిది, భారతదేశం వ్యక్తికి సంబంధించింది. కాబట్టి లగ్నం భారతదేశం అనుకుంటే సప్తమం అవతల ఆడే పార్టీ. సరే, లగ్నానికి 1, 6 కనెక్షన్ వచ్చింది, 8 కనెక్షన్ కూడా వచ్చింది. 1, 6 అంటే గెలుపు ఖచ్చితంగా. 6 అంటే అవతల వాళ్ళకి 7కి వ్యయభావం కాబట్టి అవతల వాళ్ళకి ఓటమి, కోల్పోవడం, మనకి పొందడం, విజయం పొందడం. సరే, 8 కూడా వచ్చింది కాబట్టి అతి కష్టం మీద అనుకోకుండా చివరి వరకు వచ్చేమో. ఇక్కడ 5వ భావంలోనే ఉన్నాడు. ఇంకా పూర్తిగా 6లో పడచ్చుగా గెలుపు అంటే ఊగీసల ఆటలో ఉంది ఖచ్చితంగా ఈ మ్యాచ్. నాకు తెలియదు, నేను క్రికెట్ అసలు చూడండి, నేను టీవీ లేదు, మాకు నాకు తెలియదు, మీరే చెప్పాలి ఎలా ఉందనేది. ఇక్కడ శుక్రుడు కేవలం లగ్న సబ్లాడే కాకుండా సప్తమానికి కూడా సబ్లాడ్ అయ్యాడు. అంటే అవతల వాళ్ళకు కూడా శుక్రుడే ప్రభావవంతం. ఆ శుక్రుడు అవతల వాళ్ళ దృష్టిలో చూస్తే అవతల వాళ్ళ లగ్నం నుంచి అంటే 7వ భావాన్ని లగ్నంగా చేసుకుని చూస్తే అక్కడి నుంచి ఏకాదశంలో ఉన్నాడు కానీ దాదాపు వ్యయంలో ఉన్నట్టే. వ్యయాభావానికి 2 డిగ్రీలు తేడాలో ఉన్నాడు ఇందాక చెప్పుకున్నట్టుగా. కాబట్టి ఎక్కువ వ్యయభావ ఫలితాలనే ఇస్తాడు. సరే, శుక్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడో చూద్దాం. పోనీ శుక్రుడు ద్వారా ఇంకా ఊగేసలాట్లో ఉంది కదా, శుక్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడో వాళ్ళు ఏదైనా కన్ఫర్మ్ చేస్తున్నాడేమో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ లగ్నానికి సప్తమానికి కూడా శుక్రుడే అధిపతి అయ్యాడు, సబ్లాడ్ అయ్యాడు. కాబట్టి శుక్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు, గురుడి నక్షత్రంలో ఉన్నాడు. గురుడు ప్రస్తుతం లగ్నం నుంచి చూస్తే తృతీయానికి షష్ఠానికి అధిపతి అయ్యి ద్వాదశంలో ఉన్నాడు. తృతీయం సాహసం అనుకుందాం, షష్ఠం అంటే ఏ ప్రశ్న అడిగితే దానికి సంబంధించినటువంటి విషయాలని స్వీకరించాలి. లక్షల కొద్ది విషయాలను సూచిస్తుంది కానీ కారకత్వాలు, అందులో ప్రశ్నకి సంబంధించిన కారకత్వం ఏదో అది దాన్ని స్వీకరించాలి. కాబట్టి ఇక్కడ క్రికెట్ ఆడడంలో కొంచెం సాహసించి ఆడడం, దీన్ని స్వీకరిద్దాం. షష్ఠం అంటే బాగా శ్రమించడం, గెలుపు పొందడం అవతల వ్యక్తిపై. షష్ఠం వ్యయంలో ఉన్నాడు, కోల్పోవడం. సరే, గురుడు అటు గెలుపొందడాన్ని ఇటు కోల్పోవడాన్ని సూచిస్తున్నాడు. సరే, వాళ్ళ నుంచి చూస్తే గురుడు అంటే సప్తమ భావాన్ని లగ్నంగా చేసుకొని చూస్తే సప్తమ భావాన్ని నుంచి గురుడు నవమాధిపతి అవుతాడు, అలాగే వ్యయాధిపతి కూడా అవుతాడు. నవమం అంటే పుణ్య బలం బాగా ఉండడం కావచ్చు, వాళ్ళకి బలంగా ఉండడం కావచ్చు, లేకపోతే వ్యయాధిపతి. వ్యయాధిపతి అంటే కోల్పోవడం. మరి ఎక్కడ ఉన్నాడు? షష్ఠంలో ఉన్నాడు. వీళ్ళకి షష్ఠము ద్వాదశం వస్తుంది, మనకి షష్ఠము ద్వాదశం వస్తుంది. ఏంటి మ్యాచ్ ఏమైనా డ్రా అవుతుందా ఏంటి తెలియదు. సరే, పోనీ శుక్రుడు ఎవరి సభలో ఉన్నాడు? రాహు సభలో ఉన్నాడు. రాహు ఎప్పుడు వస్తాడో అప్పుడు రివీల్ చేయడు తొందరగా. కానీ రాహు మనకి ఫేవర్గా ఉన్నాడు. ఎవరికి? లగ్నానికి, అంటే భారతదేశంలోకి. లగ్నం నుంచి ఏకాదశంలో రాహు ఉన్నాడు. ఏకాదశం అంటే లాభం పొందడం, అంటే మ్యాచ్ అంతా కూడా గెలుపు ఓటముల మధ్య ఊగిసలాటలో ఉంటుంది. చివరికి వచ్చేటప్పటికి రాహు ఫలితాన్ని ఇచ్చేస్తాడు, ఏది గెలుపు అనేదాన్ని ఇచ్చేస్తాడు. మనకి రాహు ఏకాదశంలో ఉన్నాడు, వాళ్ళకి పంచమంలో ఉన్నాడు రాహు. రాహు వలన మనకు లాభం కలుగుతుంది అని తెలుస్తుంది కదా. సరే, పోనీ ఇక్కడ లాభం కలుగుతుందా లేదా అన్నట్టుగా ప్రశ్న తీసుకుందాం. గెలిస్తే మనకు ఒక ఆనందం కదా, ఆనందం అనే లాభం కలుగుతుంది. ఆ లాభం కలుగుతుందా లేదా అనేది చూద్దాం. పోనీ ఎవరో బెట్ కట్టుంటారు, అంటే వాటిని ప్రోత్సహిస్తున్నానని మాత్రం భావించకండి, ఏదో అనుకుందాం. వాళ్ళు గెలుస్తారా లేదా, గెలిస్తే వాళ్ళకు ఒక రూపాయి వస్తుంది అనుకుందాం. 11th సబ్లాడ్ సన్ అయ్యాడు, మన నుంచి 11th చెప్తే 11th సబ్లాడ్ సన్ అయ్యాడు. సన్ ఎవరికి? సన్ ఎవరు? స్వయంగా తులాలగ్నానికి 11th భావాధిపతి, అంటే లాభభావానికి అధిపతి. ఎక్కడున్నాడు? చతుర్థంలో ఉన్నాడు. ఇక్కడ లాభం కనెక్షన్ వచ్చింది, మన లాభభావానికి లాభం కనెక్షన్ వచ్చింది, అంటే ఖచ్చితంగా లాభం పొందుతాం. తర్వాత సన్ మూన్ నక్షత్రంలో ఉన్నాడు. మూను దశమాధిపతి అయ్యి ఈ లగ్నానికి పంచమంలో ఉన్నాడు. సన్ శాటర్న్ సబ్లో ఉన్నాడు. శాటర్ను తులాలగ్నానికి చతుర్థ పంచమాధిపతి అయ్యి ద్వితీయంలో ఉన్నాడు. ఈ ఇందులో తప్పకుండా గెలుస్తారండి. చతుర్థము, పంచమము, ఏకాదశము, దశమము, ద్వితీయము వచ్చాయి. ఏకాదశం కనెక్షన్ వచ్చింది, నేరుగా ఆ ఏకాదశ అధిపతే సబ్లాడ్ అయ్యాడు. ఖచ్చితంగా గెలుపు మనకే ఉంటుంది. కాకపోతే చివరి దాకా ఊగిసలాట ఉండొచ్చు, చివరిలో అది గెలుస్తాం. ఇక్కడ మనం గెలుస్తామనే దాన్ని ఇంకోటి కూడా నిర్ణయిస్తుంది. అక్కడ సప్తమాధిపతి షష్ఠంలో ఉన్నాడు, వాళ్ళకి వ్యయం, మనకి గెలుపు, విజయం. సప్తమాధిపతి అంటే అవతల వాళ్ళ పార్టీ అనుకుందాం. ఇక్కడ మన లగ్నాధిపతి పంచమ భావంలోనే దాదాపు షష్టమంలో ఉన్నాడు, కాబట్టి ఇది కూడా గెలిపే సూచిస్తోంది. ఈ విధంగా చూసినా గెలిచే అవకాశం చాలా ఉంది. నా విశ్లేషణ ఇదండి. ఇందులో దోషాలుంటే పెద్దలు తెలియజేయండి, తప్పకుండా తెలుసుకుంటాను. జై శ్రీరామ్.